112 హత్యాది పాపసమని సం భా హత్యాది పాపసమని హత్యా బ్రహ్మహత్య ఆదిశేషాం తాని తథా పాపాని సమేతితి తథా హరిరరతి పాపాని ఇతి వచనాత్ ఓం హతా హత్యాది పాపసమన్యే నమః. ఆం ని బ్రహ్మహత్యాది మహాపాపములను సంకల్పమాత్రమున పోగొట్టునది హరి నరతి పాపాని యనువచ లలితా త్రిశతి భాష్యం. నానుసారము ఎంతటి పాపకర్ములేనను స్మరించిన మాత్రమునోనే వారి పాపములను హరి శ్రీమహావిష్ణువు పోగొట్టునని తెలియును. పరమేశ్వర నిత్యానపాయిని యగు పరాదేవత గూడ అట్టిదేగాన హత్యాది పాపసమని యను నామము ఆమెయందు సార్థకము. పూర్వము వివరించిన నామానుసారము హరి హకులు హ్రీంబీజ ప్రతిపాద్య యగు దేని మువ్వురును ఒకనా ఒక వస్త్రములోని భిన్న శకలములుగాన హరిర్ఘరతి పాపాని యను పురాణవచనము శ్రీమహాత్రిపురసుందరి విషయము నందుగూడ సంగతమగునని భావము.